గురుదేవ 45వది. తనలో తాను తిక్కమక పడుతూ నిర్ణయించుకోలేని సమయం జీవితంలో సాధకునికి వస్తుంది. అటువంటి సమయంలో ఒక నిజమైన గురువు యొక్క అవసరం ఉంటుంది. శిష్యమైన గురువును నువ్వు ఎలా కనుకోగలవు? ఎవరూ కూడా నీకు గురువును వెతకలేరు. శృతులలో ఒక వేదవాక్ ఉంది, శిష్యుడు సంసిద్ధుడైనప్పుడు గురువుగారు ఎదురవుతారు. శిష్యుడు సంసిద్ధుడైనప్పుడు గురువుగారు ఎదురవుతారు. ఇది సంస్కారాల వల్లనే జరుగుతుంది. గురు శిష్యుల సంస్కారాలు అతి ప్రాచీనమైనవి, బలవత్తరమైనవి. నువ్వు సంసిద్ధంగా లేకపోతే ఆయన అక్కడే ఉంటారు, కానీ నువ్వు గుర్తించలేవు, ప్రతిస్పందించలేవు. వజ్రం ఏమిటో తెలియకపోతే వజ్రం అక్కడున్న నువ్వు దాన్ని ఖాతరు చేయక అది ఒక గాజు ముక్కని వదిలి వెళ్ళిపోతావు. అంతేకాక నీకు రెండింటి భేదం తెలియకపోతే ఒక గాజు ముక్కని సంపాదించుకొని దాన్ని వజ్రం అనుకొని నీ జీతాంతం దాన్ని భద్రపరచుకుంటావు. శిష్యులైన ఆధ్యాత్మిక గురు సాంప్రదాయం ప్రకారం బోధించుటకు నిషేధింపబడినవాడు తగిన శిష్యుల కోసం వెతుకుతారు. ఆయన కొన్ని గుర్తులు లక్షణాల కోసం చూస్తారు. ఎవరు సంసిద్ధులో తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తారు. ఏ విద్యార్థి గురుగారిని మోసగించలేడు. శిష్యుడు ఎంతవరకు సంసిద్ధుడయ్యాడు గురువుగారు సులభంగా పసిగట్టగలరు. శిష్యుడు ఇంకా సంసిద్ధుడు కాలేదని కనుగొన్నప్పుడు ఆయన అతన్ని క్రమంగా ఉన్నత బోధనలకు సంసిద్ధుడిని చేస్తారు. శిష్యుడు ఇంకా సంసిద్ధుడు కాలేదని కనుగొన్నప్పుడు ఆయన అతన్ని క్రమంగా ఉన్నత బోధనలకు సంసిద్ధుడిని చేస్తారు. ఎప్పుడైతే నూనె వత్తి సమంగా తయారై ఉంటాయో గురువు అప్పుడు దీపాన్ని వెలిగిస్తారు. అది ఆయన పాత్ర. తత్వంగా వెలిగిందే కాంతి దైవిక వరం. నీకు మార్గదర్శకత ఇచ్చి సహాయం చేయడానికి నీకెవరో ఒకరు కావాలి. నీ అంతరంగ గురువు చేరుకోవడానికి నీకు ఒక బాహ్య గురువు కావాలి. ఒక్కొక్కసారి అహంభావం చేత నీకు గురువు అక్కర్లేదని నువ్వు నిశ్చయించుకోవచ్చు. అది ఉట్టి అహం మాటలు. నువ్వు ఒక మంచి విద్యార్థి అవుతే నువ్వు ఒక చెడ్డ గురువుని ఎప్పుడు కలియవు. దాని వ్యతిరేకం కూడా నిజమే. నువ్వు ఒక చెడు శిష్యుడు అవుతే నువ్వు ఒక మంచి గురువుని కలియవు. ఒక మంచి గురువు ఒక చెడు శిష్యుని బాధ్యత ఎందుకు వహించాలి? చెత్తని ఎవరూ ప్రోగు చేయరు. నువ్వు ఒక గురువును వెతుక్కోవాలనుకుంటే మొదటగా నీలో నువ్వు వెతుక్కో. నువ్వు ఒక యోగి కావాలనుకుంటే నీ స్వీయ పరిస్థితిని ఇక్కడే ఇప్పుడే తెలుసుకోవడం, నువ్వు నిన్ను ఉద్ధరించుకోవడం. గురువు దొరకలేదని గొణకకు, నువ్వు దానికి యోగ్యుడివా అన్నది ఆలు తెలుసుకో. ఒక గురువుని ఆకర్షించే శక్తి నీకు ఉన్నదా? నువ్వు మార్గదర్శనం తెలుసుకునేందుకు సంసిద్ధంగా ఉన్నావా? సామాన్య ఉపాధ్యాయుడికి ఆధ్యాత్మిక గురువుకు చాలా వ్యత్యాసం ఉంది. అజ్ఞానం అనే చీకటిని పారదోలేని గురు అంటారు. అజ్ఞానం అనే చీకటిని పారదోలే దానిని గురు అంటారు. పాశ్చాత్య దేశాల్లో గురు అన్న పదానికి తరచుగా తప్పుగా వాడుతుంటారు. భారతీయ దేశంలో ఈ పదాన్ని గౌరవభావంతో వాడుతారు. దీనిని ఎల్లప్పుడు పవిత్రతతోనూ అత్యంత జ్ఞానంతోనూ చేతపరుస్తారు. అది చాలా పవిత్రమైన పదం. భారతదేశంలో ఈ పదాన్ని గౌరవభావంతో వాడతారు. దీనిని ఎల్లప్పుడూ పవిత్రతోనూ అత్యంత జ్ఞానంతోనూ జతపరుస్తారు. అది చాలా పవిత్రమైన పదం. దాన్ని ఒక్కదానే సామాన్యంగా వాడరు. ఎల్లప్పుడూ దానికి దేవా అని కలుపుతారు. జ్ఞానోదయం పొందిన గురువును గురుదేవా అంటారు. శిష్యుడు గురువు వద్దకు వెళ్ళినప్పుడు తనతో ఎండుకట్ల పుట్టల కట్టెను తీసుకుని వెళ్తాడు. పూజ్యభావంతోనూ ప్రేమతోనూ ఆయనకు వంగి నమస్కరించి, ఇవిగో మీకు ఇవి సమర్పిస్తున్నాను అని అంటాడు. మనస, వాచ కర్మలతో తనను తాను అత్యున్నత జ్ఞాన సంపార్జన అన్న ఒకే ఒక ధ్యేయంతో సమర్పించుకుంటున్నానని అది సూచిస్తుంది. గురువు ఆ పొలను కాల్చివేసి, ఇప్పుడు నేను నీకు మార్గదర్శనం చేస్తాను, భవిష్యత్తులో నిన్ను కాపాడుతాను అని చెప్తారు. అప్పుడు ఆయన ఆ విద్యార్థిని వివిధ స్థాయిలో దీక్షనిచ్చి ఆయనకు సాధన చేసే శిక్షణ ఇస్తారు. గురువు ఆయనకు ఒక పదాన్ని తెలియజేసి, ఇది నీకెల్లప్పుడూ ఉండే సహచరుడు, ఈ పదాన్ని జ్ఞాపకం ఉంచుకో, ఇది నీకు సహాయం చేస్తుంది అని చెప్తారు. అప్పుడు ఆ పదాన్ని ఎలాగ వాడాలో విశదీకరిస్తారు. దీనిని మంత్రోపదేశం అంటారు. నువ్వు ఆయనకి ఏమైనా చేయాలని ఎంతో ప్రయత్నించవచ్చును, కానీ నువ్వు చేయలేవు. ఎందుచేతనంటే ఆయనకి ఏమీ ఎక్కర్లేదు. నువ్వు ఆశ్చర్యపోతావు, ఆయన నా కోసం ఎందుకింత చేస్తున్నారు, నా నుండి ఆయనకి ఏమి కావాలి అని. ఆయనకి ఏమీ ఎక్కర్లేదు. ఆయన చేస్తున్నదంతా ఆయన విజిక్త ధర్మం, ఆయన జీవిత పరమావధి. ఆయన నీకు మార్గదర్శనం చేస్తున్నారంటే నీకేదో కృతజ్ఞతాబద్ధం చేయడం లేదు. ఆయన తన పని చేసుకుంటున్నారు. ఆయన తన విజిక్త ధర్మం నిర్వర్తించకుండా జీవించలేరు. నిస్వార్థ ప్రేమే వారి జ్ఞానోదయానికి మూలం. ప్రపంచం తెలియని కోణాల నుండి వారు ఉల్లాసాన్ని, శాంతిని ప్రసరిస్తారు. ప్రపంచానికి వారికి తెలీదు, వారు గుర్తింపు ఆశించరు. అటువంటి వ్యక్తులను గురువు అని పిలుస్తారు. వారు మానవాళికి దారి చూపుతారు. సూర్యుడు కాంతినిస్తూ ఎంతో ఎత్తులో ఉంటాడు. అలాగే గురువు ఆధ్యాత్మిక ప్రేమిస్తూ అంటకుండా ఉండిపోతాడు. గురువు ఒక భౌతిక వ్యక్తి కాదు. గురువును ఒక భౌతిక దేహంగా లేక మనిషిగా ఆలోచించేవారు ఈ పవిత్ర పదం యొక్క అర్థాన్ని తెలుసుకోలేనివారు. ఎప్పుడైతే గురువు తన శక్తి తన సొంతాన్ని అనుకుంటాడో అతడు ఏమాత్రమో మార్గదర్శకాడు. గురువు ఒక సాంప్రదాయం, ఆయన ఒక జ్ఞాన ప్రవాహం. ఆ జ్ఞాన ప్రభావం వీరి తండ్రి ద్వారా వెళుతుంది. క్రీస్తు కూడా అదే చెప్పారు, ఇదంతా నా తండ్రి వల్ల జరిగింది, నేను ఒక తూముని మాత్రమే అని. గురువు నీ ప్రేమ గౌరవం పొందాలి. గురువు దైవము అనుకోకుండా కలిసి వస్తే నేను మొదట నా గురువు వద్దకు వెళ్ళి, ధన్యవాదాలు, మీరు నాకు దైవాన్ని పరిచయం చేశారు అంటాను. నేను దైవం వద్దకెళ్ళి, దేవా నువ్వు నాకు గురువుని ప్రసాదించేవు అని అనను. గురువుగారు బోధించే విధానాలు చాలా ఉంటాయి. కొన్నిసార్లు అవి మర్మగర్భంగా ఉంటాయి. ఆయన వాక్కు చేతల వల్ల బోధిస్తాడు, కానీ కొన్నిసార్లు మాటలు పలకకుండానే ఆయన బోధించవచ్చును. అతి ముఖ్యమైన బోధనలు అంతర్నిష్టి మూలంగా వస్తాయి. అవి మాటలకు అతీతం. తన గురువును సాధకుడు మొట్టమొదటిగా కలిసిన సమయం ఎంతో ఆనంద సమయం. బహుశా సాధకునికి పరమ పవిత్రమైన రోజు. గురువు నిస్వార్థ జీవి, పొర్లుతున్న ప్రేమతో ఎల్లప్పుడూ ప్రవహించే ఆనంద సాగరం లాంటి ప్రేమ ఉన్నవాడు. నీలోనే ఉన్న గురువును వెతుకు. ఎవరు నిన్ను నీలోనే ఉన్న గురువు వద్దకు తీసుకుని వెళ్తారో వారే నీ గురువు. పాదపద్మాలని భూమిపై ఉన్న పాదాలని అర్థం. పామపద్మాలు అంటే భూమిపై ఉన్న పాదాలని అర్థం. కానీ అవి భూమిని ఎప్పుడు తాకవు. ప్రపంచంలో జీవిస్తున్న ప్రపంచానికి రెండవ వారిని, వారి ప్రేమ ప్రభావంలాగా పొరుగుతున్న వారిని కవులు ఆ పుణ్యపురుషుని పాదపద్మాలు అంటారు. అటువంటి మహోన్నత వ్యక్తికి ఇతరులకు విముక్తి పదం చూపే శక్తి ఉంది. ఆయన ప్రపంచం ఉన్న పైన ఉన్న ప్రాణాప్తకరణ నుండి వచ్చే జబ్బుల నుండి కూడా ఆయన నయం చేయగలరు. ఆయన అన్నింటికీ అతీతగా ఉండగలడు. ఇతర ప్రారంభ కర్మలు వచ్చే ఫలితాలను ఆయన తీసుకోరు. శిష్యైన గురువుకు తనపై నియంత్రణ ఉంటుంది. ఆయన స్వేచ్ఛగా ప్రపంచంలో తిరుగుతారు. కుమ్మరి కుండచరణం పూర్తి చేసిన కుమ్మరి చక్రం ఇంకా కొంతసేపు తిరుగుతూనే ఉంటుంది. కానీ కుండలు తయారు చేయలేదు. జీవన్ముక్తుడికి జీవనచక్రం తిరుగుతూ ఉంటుంది. కానీ వాని కర్మలో ఆయనకి ఎటువంటి బంధాలు ఏర్పరచవు. అతని చర్యలు ఫలితాలు లేని చర్యలు అతని చర్యలు ఫలితాలు లేని చర్యలు. జ్ఞానోదయ పదంలో నడవగలిగే అర్హత విద్యార్థికి ఉంటే మహాత్మునికి ఆయనకి మార్గదర్శకం ఇవ్వడం చాలా సులభం అవుతుంది. ఏదో ఒక రోజున అతడు కూడా తుట్టు తెలిసి వచ్చిన పొందుతాడు.